నీతో ఇష్టమే సయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుతే కష్టమేనయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమే సయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుతే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతియుతును, నాట్యముతో నిన్ను భజియుతును. చప్పట్లతో నిన్ను స్తుతియుతును, నాట్యముతో నిన్ను భజియుతును. స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా, నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమే సయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. స్తోత్రమయ్యా, నాకు నీ జీవము కోసావు స్తోత్రమయ్యా. నాకు నీ రూపమునిచ్చావు స్తోత్రమయ్యా, నాకు నీ జీవము కోసావు స్తోత్రమయ్యా. నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా, నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్యా. నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా, నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా, నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమే సయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. చూసెదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసెదనయ్యా. నా కన్నులతో నీ రాకను చూసెదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసెదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలు నడిచెదనయ్యా, నా కాళ్ళతో నీ బాటలు నడిచెదనయ్యా. నా పెదవులతో నీ నామం పొగిడెదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగిడెదనయ్యా. స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా, నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమే సయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమే సయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతియుతును, నాట్యముతో నిన్ను భజియుతును. చప్పట్లతో నిన్ను స్తుతియుతును, నాట్యముతో నిన్ను భజియుతును. స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా, నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా, నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా.